పక్షులు ఎలా ఎగురుతాయి. పుస్తకం 42వ భాగం. ఎంతటి విషయాన్నైనా సులభమైన మాటల్లో చెప్పి చాలు అనుకుంటాం, కానీ వివరం చూడడానికి పోతే ఆశ్చర్యకరమైన విశేషాలు ముందుకు వస్తాయి. చదరంగం బల్ల మీద తిరుగుతున్న చీమకు ఆ బల్ల మీద నలుపు తెలుపు గడులు ఉన్నాయని తెలియదు. కొంచెం ఎత్తుగా నిలబడగలిగిన చిన్న పాపకు కూడా అవి కనబడతాయి. పెద్దవాళ్లకు అది చిన్నదిగా కనబడుతుంది. ఎత్తులకు చేరగలిగితే ఈ భూగోళమే బొమ్మలాగా కనబడుతుంది. లెక్కలు కట్టగలిగితే విశ్వమంతా వివరంగా మనసులో మాత్రమే తెలుస్తుంది. ఇదంతా ఫిజిక్స్ వల్లనే. తల మీద యాపిల్ పండు పడినందుకు చలన సూత్రాలు కనుగొన్న పరిశోధకుడు ఫిజిక్స్ను వివరించి చెప్పిన చాలామందిలో ఒకడు. కానీ ఆ సూత్రాల ఆధారంగా ఫిజిక్స్ విస్తరించింది కాబట్టి ఆయన గురించి అందరూ చెప్పుకుంటారు. ఫిజిక్స్ అనగానే కొందరు పరిశోధకులు మాత్రమే గుర్తుకు వస్తారు. వాళ్ళతో మాత్రమే ఫిజిక్స్ జరగలేదు. ఆలోచించగలిగితే మీరు నేను కూడా ఫిజిక్స్ను పరిశోధించవచ్చు. ఎండాకాలం ముగుస్తుంది, వానలు రావడంతో అది ముగుస్తుంది. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. అందుకు అంటార్కిటికా ప్రాంతంలో సముద్ర వాతావరణంలో ఏదో మార్పు జరుగుతుంది. ఇక్కడ మన దేశంలో ఎండ కారణంగా వాతావరణంలో ఒత్తిడి తగ్గుతుంది. సముద్రం గాలి ఇటువైపు తోసుకు వస్తుంది. గాలితో పాటే నీళ్లు వస్తాయి, వర్షము వస్తుంది. చెప్పడానికి ఇది చాలా తేలికగా ఉంది. అర్థమైతే అంతకంటే ఆనందం లేదు. కానీ ఈ సంగతులు తెలియడానికి మొదట్లో ఎంతమంది ఎన్ని రకాల పరిశోధనలు చేశారు అన్నది అసలైన అంశం. ఈ ప్రపంచంలోని పదార్థమంతా నిరంతర పరస్పర సంబంధాలను కలిగి ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏమీ లేదనుకుంటే అసలు ప్రపంచమే లేదు. ఎన్ని పదార్థాలు ఉన్నా అవి కదలక మెదలక ఉంటే కూడా ప్రపంచం లేదు. ఈ కదలికలకు ఆధారంగా కొన్ని రకాల శక్తులు ఉంటాయి. అవి బలాలు కావచ్చు, శక్తులు కావచ్చు. తేడా తెలిస్తే ఫిజిక్స్ తెలిసినట్టు లెక్క. ఇవన్నీ కలిసి కదలికలకు కారణమవుతాయి. ఈ కదలికలలో కొన్ని కనిపించేవి కావు. వేడిమి అటువంటి కదలికలలో ఒకటి. దానివల్ల మరిన్ని కదలికలు పుడతాయి. అలలు అందుకు ఉదాహరణలు. అలల్లో నుంచి విద్యుత్తు వస్తుంది. కేవలం నీటి అలలను మాత్రమే కాక కనిపించని మరెన్నో రకాల అలలను కూడా ఈ సందర్భంగా మనసులో ఉంచుకోవాలి. అయస్కాంత శక్తి కూడా భౌతిక బలాలలో ఒకటి. ధ్వని మరొక రకమైన అలలకు ఉదాహరణ. ఫిజిక్స్ ఈ రకంగా ముందుకు సాగుతుంది. చక్రాల సాయంతో సైకిల్ తిరిగినా, మంట సాయంతో వంట జరిగినా, రెక్కల సాయంతో పక్షి ఎగిరినా వాటి వెనుక ఫిజిక్స్ అనే పద్ధతి ఉంటుంది. సిద్ధాంతం తెలుసుకుని ఉదాహరణ వెతికే కన్నా ఉదాహరణలు ముందు చూసి విషయంతో పరిచయం పెంచుకుంటే బాగుంటుంది. ప్రశ్నల సాయంతో భౌతిక శాస్త్రంలోని మరెన్నో అంశాలను అర్థం చేసుకునే ప్రయత్నం కొనసాగాలి. గమనించిన ప్రతి విషయం గురించి ఆలోచించడం అలవాటైతే అందరూ సైంటిస్టులే. ఆలోచనలో నుంచి ప్రశ్న పుడుతుంది. ప్రశ్నకు సమాధానం కూడా తేలికగానే దొరుకుతుంది. ఇంతటితో పక్షులు ఎలా ఎగురుతాయి అనే ఈ పుస్తకం సమాప్తం.